కలితమన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎక్కడైనా, చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా. తీరాలి చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా, చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా చేస్తానే